కళ్ళు చాలవు, కలము చాలదు, పలుకు చాలదు, పదము చాలదు, నిన్ను పొగడ కాళిదాసు కవిత చాలదు, నిన్ను చూసి కుర్ర మనసు ఆగి చావదు. పగలు ప్రేమ తెగులు పుట్టకూడదు, పట్ట పగలు ప్రేమ తెగులు పుట్టకూడదు, ప్రేమ పుట్టినా పుట్టి పెరిగినా, ప్రేమ పుట్టినా పుట్టి పెరిగినా, చెట్టు పుట్ట పాలు కానే కాకూడదు, గుండె చాటులోన గాని పండకూడదు, గుండె చాటులోన గాని పండకూడదు, లేదా అండ ఉండదు, అండ ఉండదు. కన్నులు చాలవు, కలము చాలదు, పలుకు చాలదు, పదము చాలదు, నిన్ను చూసి కుర్ర మనసు ఆగి చావదు. పడుచు గాలికి బయట జారకూడదు, పడుచు గాలికి బయట జారకూడదు, బయట జారినా తోడు కోరినా, బయట జారినా తోడు కోరినా, మలపు పదును పడ్డ వేళ సిగ్గుకూడదు, వయసు అదును కలిసినప్పుడు వదలకూడదు, వయసు అదును కలిసినప్పుడు వదలకూడదు, ఆహా వదలకూడదు, పట్టు వదలకూడదు. కనులు చాలవు, కలము చాలదు, పలుకు చాలదు, పదము చాలదు, నిన్ను పొగడ కాళిదాసు కవిత చాలదు, నిన్ను చూసి కుర్ర మనసు ఆగి చావదు.